చేసి పీత తుల్లి ఆడినాము, చేసి పీత తుల్లి ఆడినాము. స్వామి ఏ శరణమంటూ అయ్యప్పని తలుచుకుంటూ, స్వామి ఏ శరణమంటూ అయ్యప్పని తలుచుకుంటూ, అరే నీ కొండా వచ్చే సమూ మావరుని ముఖ్యదలు స్వామి. రామయ్యా అరే నీ మైనే విన్నాము నిన్ను నమ్మి వచ్చినాము స్వామి.